నల్లబిల్లాలు పుస్తకం 12వ భాగం. దూరం 2 ఇంతలైతే గురుత్వం 4 ఇంతలు పడుతుంది. కనుక దూరం పెరుగుతుంటే గురుత్వం వేగంగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఒక న్యూట్రాన్ తార మీద నుంచున్నట్టు ఊహించుకోండి. మీ తలకన్న పాదాలు తార కేంద్రానికి దగ్గరగా ఉంటాయి కదా, అంటే తల మీద కన్నా పాదాల మీద గురుత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మీ తల పాదాలు వేరువేరు బలాలతో లాగబడటం వలన మిమ్మల్ని సాగదీసినట్లు అనిపిస్తుంది. దీనినే టైడల్ ఎఫెక్ట్ అనగా తరంగ ప్రభావం అంటారు. బలహీనమైన గురుత్వక్షేత్రాలలో కూడా వస్తువు పరిమాణం పెద్దదైతే ఈ ప్రభావం కనిపిస్తుంది. చంద్రుడి గురుత్వాకర్షణ భూమిని కొద్దిగా సాగదీస్తుంది. చంద్రుడి వైపు ఉన్న భూమి ముఖం మీద నీరు కొద్దిగా ఉబుకుతుంది. అవతలి ముఖం మీద నీరు కొద్దిగా కిందకు దిగుతుంది. దీనివలన అలలు జనిస్తాయి. అందుకే దీనిని తరంగ ప్రభావం అన్నారు. తరువాత 5వ అంశం, సంపూర్ణ పతనం. న్యూట్రాన్ తార భారం ఎంతవరకు పెరగగలదు? తార బరువు పెరుగుతున్న కొలది దాని గురుత్వాకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆ బలం ద్రవ్యరాశిని లోపలికి లాక్కుంటూ ఉంటుంది. అలా ద్రవ్యరాశి అపరిమితంగా పెరుగుతూ పోతే ఒక దశలో తారలోని న్యూట్రాన్లు కూడా పచ్చడి కావా? లేకుంటే న్యూట్రాన్లు ఎంత ఒత్తిడినైనా తట్టుకోగలవా? అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్హైమర్ 1939లో ఆ ప్రశ్ననే శోధిస్తున్నాడు. ఎంత న్యూట్రాన్లు అయినప్పటికీ ఎంత బలాన్నైనా తట్టుకోలేకపోవచ్చునని అతడు భావించాడు. నిపాతనం చెందే వస్తువు ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 3.2 రెట్లు ఎక్కువైతే ఆ ధాటికి ఎలక్ట్రాన్లు మాత్రమే కాదు న్యూట్రాన్లు కూడా ఛిద్రం అవుతాయి. ఒకసారి న్యూట్రాన్లు ఛిద్రం అయితే ఇక ఆ వస్తువు పూర్తిగా బిందు పరిణామానికి కుదించుకుపోకుండా ఏ శక్తి ఆపలేదు. సూర్యుడి అంత ద్రవ్యరాశి ఉన్న వస్తువు నిపాతనం చెందుతుంటే దాని గురుత్వాకర్షణ మారదు. నిపాతనం చెందే ద్రవ్యరాశి నుండి దూరంగా నుంచుని గమనిస్తుంటే నిపాతనం చెందుతున్నట్టే తెలియదు. కానీ నిపాతనం చెందుతున్న ద్రవ్యరాశి ఉపరితలం మీద నుంచుని చూస్తుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అది నిపాతనం చెందుతున్న కొలది మీరు కేంద్రానికి ఇంకా దగ్గరగా వస్తూ ఉంటారు. మీకు గురుత్వాకర్షణ ఇంకా బలంగా తెలుస్తూ ఉంటుంది. ఆ వస్తువు తెల్ల మరుగుజ్జు తార దశకి నిపాతనం చెందేసరికి మీ బరువు 1016 టన్నులకి పెరుగుతుంది. అది న్యూట్రాన్ తార దశకి చేరేసరికి మీ బరువు 15,000 మిలియన్ టన్నులకి పెరుగుతుంది. తార న్యూట్రాన్ తార దశను దాటి ఇంకా కుంచుకుపోతూ ఉంటే మీ బరువు 15,000 మిలియన్ టన్నులు దాటి ఇంకా ఎక్కువగా అనంతంగా అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది. తరంగ ప్రభావం ఇంకా బలవత్తరమవుతూ ఉంటుంది. పలాయన వేగం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ పలాయన వేగం చాలా ప్రధానమైన లక్షణం. తార న్యూట్రాన్ తార దశను దాటి ఇంకా కుంచుకుపోతుంటే ఒక దశలో పలాయన వేగం సెకనుకి 299,783 కిలోమీటర్ల వేగాన్ని దాటిపోతుంది. అది జరిగినప్పుడు కాంతి, రేడియో కిరణాలు, ఎక్స్రేలు ఇవేవి ఆ తార నుండి తప్పించుకుపోలేవు. వాటి వేగం సరిపోదు. కాంతిని మించిన వేగంతో మరేదీ ప్రయాణించలేదు. కనుక ఇక తక్కిన వస్తువులకి దిక్కే లేదు. కాంతికి లేని విమోచనం మరి దేనికి లేదు